ஏய் ஸ்ரீராம், ஸ்ரீராம சரணம் மம. பிரிய ஆத்ம பந்துகுலரா, வால்மீகி மகர்ஷி ராமாயண காதா அந்தா ஒரு பிரணாளிக பிரகாரங்க ரச்சன செய்யடானிக்கு தன மனசுலோ அந்த தரிசிச்சி தானினி இலா இலா அனுக்கொண்டு ஒரு பிரணாளிக பிரகாரங்க ஸ்திரீகரிச்சாடு. ఇక ఆయన చెప్పినటువంటిది ఒక విషయ సూచికలాగా ఉంటుంది. ఇది అంటే మనకి ఇండెక్స్ అని అంటాం కదా, మొదటి లోపల లోపల ఏమున్నాయి పేజీల నెంబర్లు ఇచ్చినట్లుగా. మరి ఆ కాలంలో ఇలాంటి పరిస్థితులు లేవు కనుక, అచ్చు యంత్రాలు కానీ ఇటువంటివి తాటాకులే కనుక వాటిని ఏమేమి చెబుతూ ఉంటాడో అవన్నీ విషయ సూచికలాగా ఉంటాయి. శ్లోకాలు చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను, అవి తెలుస్తూనే ఉంటాయి. జై శ్రీరామ్. ஜன்ம ராமஸ்ய சுமஹத்வீர்யம் சர்வானுகூலதாம் லோகஸ்ய பிரியதாம் க்ஷாந்திம் சௌம்யதாம் சச்சசீலதாம் நானாசித்திர கதாச்ச அன்யாஹ விஸ்வாமித்ர சமாகமே. ராமஜனனமும் விஸ்வாமித்ர மகர்ஷி ராவடமும் யாகரக்ஷண கோசமனி. ஜானக்யாஸ்ச விவாஹாஞ்ச தனுஷஸ்ச விபேதனம் ராம ராம விவாதஞ்ச குணான் தாசரதேஸ்ததா ததாபிஷேகம் ராமஸ்ய கைகேயாஹ துஷ்டபாவதம் விகாதஞ்ச அபிஷேகஸ்ய ராகவஸ்ய விவாசனம் ராஜ்ஞஹ சோக விலாபஞ்ச பரலோகஸ்ய சாஸ்த்ரயம் ப்ரகிருதீனாம் வித விஷாதஞ்ச ப்ரகிருதீனாம் விசர்ஜனம் நிஷாதாதிப சம்வாதம் சூத உபாவர்த்தனம் ததா. சூத்துடு திரிகி ராவடம். கங்காயாச்சாபி சந்தாரம் பரத்வாஜஸ்ய தரிசனம் பரத்வாஜ அப்யனுஜ்ஞானாது சித்ரகூடஸ்ய தரிசனம் வாஸ்து கர்ம நிவேசஞ்ச பரதாகமனம் ததா பிரசாதனஞ்ச ராமஸ்ய பிதுஷ்ச சலிலக்ரியாம் பாதுகாக்ரே அபிஷேகஞ்ச நந்திக்ராம நிவாசனம் தண்டகாரண்ய கமனம் விராதஸ்ய வதம் ததா தரிசனம் சரபங்கஸ்ய சுதீக்ஷ்ணேன சமாகமம் அனசூயா சஹாஸ்யாமபி அங்கராகஸ்ய சார்ப்பணம் அகஸ்ய தரிசனஞ்சைவ ஜடாயோரபிசங்கமம் பஞ்சவர்ச்சாஸ்ச கமனம் சோர்ப்பணக்யாஸ்ச தரிசனம் சோர்ப்பணக்யாஸ்ச சம்வாதம் விரூபகரணம் ததா வதம் கர த்ரிசிரஸ த்ரிசிரசோஹ உத்தானம் ராவணஸ்ய ச மாரீசஸ்ய வதஞ்சைவ வைதேஹ்யாஹரணம் ததா ராகவஸ்ய விலாபஞ்ச குருத்தராஜ நிபர்ஹணம் கபந்த தரிசனஞ்சாபி பம்பாயாச்சாபி தரிசனம் சபர்யா தரிசனம் செய்வ ஹனுமத் தரிசனம் ததா ருஷ்யமூகஸ்ய கமனம் சுக்ரீவேண சமாகமம் பிரச்சயோத்பாதனம் சக்யம் வாலி சுக்ரீவ விக்ரஹ வாலி பிரமதனஞ்சைவ சுக்ரீவ பிரதிபாதனம் தாரா விலாபன் சமயம் வர்ஷராத்திர நிவாசனம் கோபம் ராகவ சிம்ஹஸ்ய பலானாம் உபசங்கிரஹ திஷ பிரஸ்தாபனஞ்சைவ பிருத்திவியாஸ்ச நிவேதனம் நங்குளீயகதானஞ்ச ருக்ஷஸ்ய பிலதரிசனம் பிராயோபவேசனஞ்சாபி சம்பாதேஸ்சாப் அபி தரிசனம் பர்வதாரோஹணஞ்சாபி சாகரஸ்ய ச லங்கனம் சமுத்ரவச்சனாஸ்சைவ மைனாகஸ்ய ச தரிசனம் சிம்ஹிகாயாஸ்ச நிதனம் லங்கா மலய தரிசனம் ராத்ரௌ லங்கா பிரவேசஞ்ச ஏகஸ்யாத விசிந்தனம் தரிசனம் ராவணஸ்யாபி புஷ்பகஸ்ய ச தரிசனம் ஆபான பூமி கமனம் நவரோதஸ்ய தரிசனம் அசோகவனிகாயானம் சீதாயாச்சாபி தரிசனம். அவரோதம் அனுட்டே அக்கட அந்தப்புர ஸ்திரீஜனமு அனு அர்த்தம். ராட்சசீ தர்ஜனஞ்ச அபிஜான பிரதானஞ்ச ராவணஸ்ய ச தரிசனம் ராட்சசீ தர்ஜனஞ்சைவ த்ரிஜடா ஸ்வப்ரதர்சனம் மணி பிரதானம் சீதாயாஹ வ்ருக்ஷபங்கம் ததைவ ச ராட்சசீ வித்ரவஞ்சைவ கிங்கராணாம் நிபர்ஹணம் கிரஹணம் வாயுசூனோஸ்ச லங்காதாஹாபிகர்ஜனம் பிரதிப்ளவனமேவாத மதூனம் ஹரணம் ததா ராகவாஸ்வாசனஞ்சாபி மணி நிர்யாதனம் ததா சங்கமஞ்ச சமுத்ரேண நல நலசேதோஸ்ச பந்தனம் பிரதாரஞ்ச சமுத்ரஸ்ய ராத்ரௌ லங்காவரோதனம் விபீஷணேன சம்சர்க்கம் వధోపాయ నివేదనం కుంభకర్ణశ్చ నిధనం మేఘనాద నిబర్హణం రావణస్య వినాశంచ సీతావాప్తిమరే పురే విభీషణాభిషేకంచ పుష్పకస్య చ దర్శనం అయోధ్యాయాశ్చ గమనం భరతేన సమాగమం రామాభిషేకాభ్యుదయం సర్వసైన్య విసర్జనం. అంతవరకు పట్టాభిషేక గాథ వరకు కూడా వరుసనే చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. రామజననము, విశ్వామిత్రుడు రావటము, శివధనుద్భంగము, సీతారాముల కళ్యాణము, దశరథ చక్రవర్తి రాజ్యాభిషేకం చేయాలనుకోవటము, రాముని యొక్క గుణాలు అయోధ్య ప్రజలు చెప్పటము, కైకేయి వరాలు కోరటము, రాముడు అడవులకు వెళ్ళడము, అడవులలో వెళ్ళిన తరువాత దశరథుడు పరలోక గమనము, మళ్ళీ భరతుడు రావటము, రానని చెప్పి ఆయన పాదుకలిస్తే పాదుకా పట్టాభిషేకము, ఆ తర్వాత ఆయన చిత్రకూటం నుంచి దండకారణ్యము, అక్కడ అనేక ఋషుల ఆశ్రమాలు, దాదాపుగా 13 సంవత్సరాలు తిరగటము, అక్కడ విరాధుడిని సంహరించడము, ఆ తర్వాత పంచవటి అగస్త్యుని దర్శనము, జటాయువు, ఆ తర్వాత శూర్పణఖ రావడము, ముక్కు చెవులు కొయ్యటము, కరుడు, త్రిశిరుడు, దూషణుడు ప్రధానంగా ఉన్న 14,000 మందిని సంహరించటము, ఆ తర్వాత రావణుడు మరీచుడిని మాయలేడిగా తీసుకుని రావటము, మాయలేడిని చూసి సీతమ్మ మోహిస్తే కావాలి అని అంటే రామచంద్రస్వామి వెళ్ళడము, ఆ తర్వాత లక్ష్మణస్వామిని కూడా ఈమె పంపించటము, రావణుడు ఆమెను అపహరించుకొని పోవటము, జటాయువుని గాయపరచటము, ఆ తర్వాత రాముడు రావటము, విలపించటము, జటాయువునకు సంస్కారములన్నీ చేయటము, కబంధుడుని దర్శనము, పంప, ఆ తర్వాత శబరి, ఆ తర్వాత హనుమంతుడు, ఆ తర్వాత ఋష్యమూకము, సుగ్రీవునితో కలిసి స్నేహం చేయటము, బాలిని సంహరించటము, తార విలాపము, ఆ తర్వాత వర్షాకాలము, ఆ తర్వాత అన్ని దిక్కులకు కూడా పంపించటము, వానరులను సీతమ్మను వెతకటానికి అంగుళీయకం ఇయ్యటము, వీరికి వీళ్ళు వృక్ష బిలములోనే కాలమంతా వెళ్ళిపోవడము, సముద్ర తీరానికి చేరడము, అక్కడ సంపాతి ద్వారా 100 యోజనముల దూరాన్ని తెలుసుకొని హనుమ లంఘించటము, రాత్రి అంతా వెతకటము, సీతమ్మను చూడటము, ఆమెకు అభిజ్ఞానం అంటే ఆ ఉంగరము ఇయ్యడము, మరలా ఆమె దగ్గర నుంచి చూడమని గ్రహించటము, వనాన్ని విధ్వంసం చేయటము, ఇంద్రజిత్తు బంధిస్తే తీసుకుపోయి ఆ రావణుడిని కూడా చూడటము, అతనికి కూడా బుద్ధి చెబితే అతడు వెనక తోకకి నిప్పంటిస్తే లంకా దహనం చేసి తిరిగి మరల రావడము, మధువనంలో ఇష్టం వచ్చినట్లు మధుపానం చేయటము, ఆ తర్వాత వెంటనే వారు విజయభేరి మ్రోగించి రావటము, సముద్రం దగ్గరకు వచ్చేటప్పటికీ విభీషణుని రాక అతనికి శరణాగత త్రాణము, అతన్ని రక్షించడము, లంకకి అతడినే రాజుగా చేయటము, సముద్రమునకు శరణాగతి చేయటము, ఆ తర్వాత నలుని చేత సేతువు కట్టించడము, ఆ తర్వాత కుంభకర్ణాదులను, మేఘనాదులు మొదలైన వారిని అందరినీ రావణాసురునితో సహా వినాశనము చేసేసి సీతాదేవిని తీసుకుని రావటము, విభీషణుడు ఇచ్చినటువంటి పుష్పక విమానం మీద మరల అయోధ్య, భరతుడు వీళ్ళందరూ రావటము, అభిషేకము, పట్టాభిషేకము. ఇది రామాయణం, పూర్వరామాయణం. ఇలా మరి ఇలా చెప్పేటప్పుడు సీత అగ్ని ప్రవేశాన్ని గురించి కూడా ఈయన చెప్పలేదు. అయితే జరిగిందా జరగలేదా చెప్పలేము, కాకుంటే ఏంటంటే మనకేమీ పెద్దగా ఇలాంటివి అసలు అంతకు ముందు చరిత్రల్లో ఏమన్నా ఉన్నాయా అసలు అగ్ని ప్రవేశాలంటూ, ఆ తర్వాత ఏమైనా ఉన్నాయా, మరి ఎక్కడా లేనిది, అది ఒక ఆటవికులు చేసుకునేటటువంటి ప్రమాణాలు అవన్నీ, లేదా నూనెలో కాలయ్య నూనెలో సూదేయటము, లేక దబ్బనాలు వేయటము, ఇలాంటివి తీయటము, ఇలా నిప్పులు తొక్కటము, ఏయో ఉన్నాయి తప్ప అగ్ని ప్రవేశాలు మనకు అంతకు ముందు కనపడవు, ఆ తర్వాత కూడా ఎక్కడ, మరి వాంగ్మయంలో కూడా ఎక్కడా కనపడవు. మరి ఇది సత్యమా అసత్యమా అంటే చెప్పలేం, ఎవరి మనసుకి వారు అనుకోవటమే తప్ప. ఉత్తరకాండ కథ కూడా కథ జరిగింది ఏమిటి అనేది ఎవరికి తెలియదు, వాల్మీకి రాశాడా ఇంక ఇతరులు రాశారా అవి తెలియదు, రామచంద్రస్వామి ఎంతకాలం పరిపాలన చేశాడో అసలు ఆనాటి కాలము కూడా మనకి ఈ కాలంతో లెక్క వేసుకోవటానికి 1,000 సంవత్సరాలు చెప్పారు కదా అని చెప్పి మరి ఈ కాలంతో లెక్క వేయటానికి ఏమీ అందటం లేదు. అసలు ఆ చెప్పినటువంటివి ఏమీ అందవు. అంతా ఏదో వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఆనాటి స్థితులు మనకి ఎన్ని దీంట్లో కూడా దూరినాయో మనకు తెలియదు. కల్పితములు ఎన్ని కలిగినాయో తెలియదు. ఇక అందుకే ఒక ఎవడూ కూడా దానిలో దూర్చటానికి వీలు లేని స్థితిలో రచన నమ్మాళ్ళ వారు చేశారని చెప్పుకున్నాం. అంతాదులుగా పెట్టి మొదటి పావసరము యొక్క చివరి ఆ మాట రెండవ దానికి మొదలు, రెండు చివర మూడుకు మొదలు, ఇలా మళ్ళీ పది పావసరాలు చెప్పటము ఒకదానికి ఫలశ్రుతి. మళ్ళీ అక్కడ మార్పులు జరగవు. అలా మొత్తము 1000 అని చెప్పాడు ఆయన. మరి 100 పదులుగానే చెప్పాడు. కనుక ఇంకా మార్చడానికి కుదరదు, ఎవడు దోర్చడానికి కుదరదు. కనుక అదిగో అలాంటి రచనలో ఏమీ చేరలేదు. కానీ ఇలాంటివి ఎన్నైనా చేరటానికి అవకాశాలు ఉన్నాయి. మరీ కాలం మారిపోయి ఎలా వచ్చింది అంటే, కలియుగంలోనూ తాటాకుల మీద ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకోవటానికి వాళ్ళ పుస్తకాల్లో పెట్టుకోవటము, ఆ తర్వాత లేదా రాజుల దగ్గర చేసి రాయించటము, రాజులు ఆ ప్రతులు రాయటము, ఒక్కొక్క రామాయణానికి 100-200 రాయించటము, పంచిపెట్టడము, ఇలాంటి స్థితులలో ఉండేది. ఇంకేమీ మనకి తెలియదు. ఎవరికి ఏది అనిపిస్తే వారు దానిని చెప్పుకోవచ్చు. ప్రాప్తరాజ్యస్య రామస్య వాల్మీకి భగవాన్ ఋషి చకార చరితం కృత్స్నం విచిత్ర పదమాత్మవాన్. రాముడు రాజ్యము పరిపాలన చేసేటప్పుడే ఆ చరిత్ర అంతా కూడా రాశాడు వాల్మీకి మహర్షి. తథా సర్గశతాన్ పంచ షట్కాండాని, 500 సర్గలు అలాగే 6 కాండములతో ఆయన రచన చేయడం జరిగింది. రచన చేసిన తర్వాత ఇక దీనిని ఎలా మరి బయట ప్రచారం చేయాలి. తస్య చింతయమానస్య మహర్షేద్భావితాత్మనః అగృహీతాం తతః పాదౌ మునివేశౌ కుశీలవౌ కుశీలవౌ తు ధర్మజ్ఞౌ రాజపుత్రౌ యశస్వినౌ భ్రాతరౌ సర్వసంపన్నౌ దదర్శ ఆశ్రమవాసినౌ సతు మేధావినౌ దృష్ట్వా వేదేషు పరినిష్ఠితౌ. ఇది ఎలా చేయాలి అనుకుంటూ ఉంటే, తన దగ్గరే ఉన్నారు మునివేషధారులైనటువంటి రాజపుత్రులిద్దరూ, కుశుడు లవుడు అని పేరు కలిగినటువంటి వాళ్ళు, అన్నదమ్ములు. వారు సాహిత్య సంపద, సంగీత సంపద కూడా కలిగినటువంటి వారు, మేధావులు. వేదోపబ్రహ్మణార్థాయ తావగ్రాహయత ప్రభు. ఆ వేదోపబ్రహ్మణము తెలుసుకోతగినటువంటిది. వేదము అని అంటే కేవలం ఏదో ఆ కాలంలో చెప్పుకునేదనే కాదు, మరి ఆ కాలంలో చెప్పుకునే వేదం అంతా కూడా ప్రమాణంగా తీసుకోవటానికి వీలు లేదు. వేదం అనే పేరుతో ఉన్నది అంతా ప్రమాణం కాదు. తెలుసుకోదగినది ఏదో దానిని ఉపనిషత్తుల భాగాలను మాత్రమే తీసుకుంటారు. ఆ ముందు భాగం అంతా కూడా మొత్తం తీసుకునేది కాదు. దానికి ఉపబ్రహ్మణము అని అంటే అది పెద్దదిగా దాంట్లో చెప్పబడింది ఎవరు అని అంటే పరమాత్మ రాముడు అని చెప్పటానికి ఉపబ్రహ్మణము పెద్దదిగా చేసి చెప్పటము అని అంటారు. దాంట్లో ఆత్మ అని చెప్పబడితే దీంట్లో రాముడు అని చెబుతారు. అలా అట్లా రాశాడైనా కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహతు. సీతాదేవి చరిత్ర అంటూ ఉన్నాడు. ఈ రామాయణం మొత్తం కూడా సీతాదేవి చరిత్ర. మరి సీతాదేవి చరిత్ర ఎలా అయింది అని అంటే, శ్రీ రామాయణం. శ్రీ అంటే లక్ష్మి, రామ అంటే స్త్రీ, అయనం అంటే చరిత్ర. లేదు రామాయణం అన్నా కూడా, శ్రీమద్ రామాయణం అన్నా, శ్రీరామాయణము అన్నా, రామాయణము అన్నా కూడా, రామ అన్నా కూడా లక్ష్మీ అంశతో పుట్టినటువంటి సీతమ్మ. లేదు కేవలము రామ అంటే స్త్రీ అనే అర్థమే ఉన్నది. కనుక సీతాదేవి చరిత్రే ఇదంతా కూడా. ఆమె అంతా నడిపించినటువంటిది కూడా ఆ తల్లే. కనుక సీతమ్మ చరిత్ర అని చెప్పాడు వాల్మీకి చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ రాముడు కూడా చెబుతాడు సీతాదేవి చరిత్ర అనేటటువంటి మాట. ఆ వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం. ఇది ప్రభు సంహితమైనటువంటి ఇతిహాసాది సుహృత్ సంహిత. ఇది ప్రభు సంహితము. ఆ తర్వాత ఇతిహాసాదులన్నీ సుహృత్ సంహితాలు. ప్రభు సంహితం అంటే ఒక ఆర్డర్ వేసినట్లుగా, ఒక రాజాజ్ఞ. దానికి ఎదురు తిరగటము ఏమీ ఉండదు. అది ఎందుకు చెప్పరు. ఇక స్నేహితుడు చెప్పినట్టుగా చెప్పే ఉపనిషత్తులు మొదలైనవి. ఇది చాలా మంచిది, ఇలా చేస్తే బాగుంటుంది అని. ఇది కాంతా సంహితము అంటే శబ్దప్రధానమైనటువంటిది ప్రభు సంహితము, అర్థప్రధానము ఇతిహాసము, వ్యంగ్య ప్రధానము కావ్యము. అంటే కాంత అంటే మనోహరమైనటువంటి భార్య, ఇష్టమైన స్త్రీ, ఆమె చక్కగా చెబుతుంది సమయాన్ని సందర్భాన్ని చూసి, ఇదిగో ఇలా చేద్దామండి, ఇలా చేస్తే మంచిదండి, అలా చెయ్యాలండి అని చెబుతూ ఉంటుంది. అదిగో అలాంటిదట, ఏం చేయాలండి అని అంటే రామునిలాగా చేయాలండి, రావణుడిలాగా చేయకూడదండి. రామాదివద్ వర్తితవ్యం, రావణాదివత్తు నా రామునిలాగా నడుచుకోవాలి, తల్లిదండ్రుల్ని గౌరవించాలి, భార్య కోసం ఏమైనా చేయాలి. ఏదో చాలామంది అంటుంటారు, ఏదో అగ్నిలో దోహం అన్నాడు, అది ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్పలేమన్నాను. కానీ భార్య కోసము ఆనాటి రోజుల్లో రాజులకి ఎంతోమంది భార్యలు, ఒక భార్య కాకపోతే మరొక భార్య, ఆయన తండ్రే 360 మందిని పెళ్లి చేసుకున్నాడని చెబుతున్నారు. దానిలో 3 రాణులు ప్రధానమైనటువంటి వారు అంటున్నారు. కనుక మరి పోతే పోయాడు లంకగా, ఎక్కడ అసలు ఎలా వెళ్తామని ఊరుకోలేదు ఆయన. వెనక్కి తిరిగి వస్తే 100 మంది ఉంటారు పిల్లల్ని ఇచ్చేవాళ్ళు, కానీ ఇలా చేశాడా? అసలు అడవులకే వెళ్ళవసరం లేదు, రాజ్యం అయిందే, అయినా వెళ్ళాడు. భార్య కోసం, తండ్రి కోసం మాటిచ్చిన వాడే కాక, తండ్రి మాట కోసం అడవులకే వెళ్ళటమే కాక, భార్య కోసమై ఎంత పని చేశాడు చూడండి. ఎవరు చేస్తారండి అంత పని? మరి ఎక్కడి నుంచి, దండకారణ్యం నుంచి లంకకి సముద్రం 100 యోజనాలు దూరము, పైగా అక్కడ ఏమీ లేదు, దాని మీద సముద్రం మీద కట్టగట్టడానికి లేదు, పైన ఎగిరి వెళ్ళటానికి లేదు. మరి కేవలము వానరులను మాత్రమే తీసుకొని పోయి అక్కడికి పోయి దానిని ఎదుర్కొని వారిని సంహరించి తీసుకొని వచ్చాడు భార్య నేనంటే మరి ఎవరు చేస్తారు ఇలాంటి పని? ఇద ఉత్తమ మతిశయని వ్యంగ్యే వ్యాచ్యాధ్వనిర్బుధై కథిత ఇతి. ఆ ధ్వనిని గురించి చెప్పారట. ఈ మాట ఎవరు చెప్పారు అనంటే కావ్యప్రకాశములు మమ్మటుడు అని ఆయన, ఆయన చెప్పిన లక్షణం ఇది. ఇదముత్తమం అతిశయిని వ్యంగ్యే వాచ్యాత్ ధ్వని. వాచ్యము కంటే ధ్వని, వ్యంగ్యము అనేది చాలా గొప్పది అని అంటే ధ్వనిస్తూ ఉంటుంది. దాంట్లో చెప్పబడేవి ఏదో పై పై మాటలైతే, ఆ మాటలకు అదే అర్థమైతే అది పెద్ద గొప్పది కాదు. ఇప్పుడు మానిషాదు దగ్గర చెప్పుకున్నాం ఎన్ని అర్థాలు, అలాగే రామాయణంలో ఇంకా ఎన్నో చోట్ల వస్తూ ఉంటాయి. మరి అసలు ఇది సీతాచరితమనే చెబుతున్నాడు, అసలు చాలా విచిత్రంగా ఇది. ఇట్లాంటిది మరి ఎక్కడ మనకు కనపడుతూ ఉంటుంది? కనుక ఇలా ఇది సర్గబంధం కనుక మహాకావ్యము, అంటే సర్గలు 500 అన్నారు కనుక ఇది మహాకావ్యము. రామాయణము అని అంటే రమయతీతి రామ, అంటే రమించ తగినటువంటి వాడు, అంటే నిరంతరము రామాయణమే పారాయణ చేసుకుంటూ ఉంటారు. రాజన్ భూసుర దైవతైశ్చ పఠితం రామాయణం పుస్తకం అంటాడు వాల్మీకి మహర్షి. వాల్మీకి అంట కాళిదాసు. ఈ రామాయణము దేవతలు కూడా నిత్యము చదువుతూ ఉంటారు, భూసురులు, అక్కడ సురులే కాదు ఇక్కడ భూమి మీద సురలు కూడా చదువుతారు అని చెబుతాడు. ఎలాగనంటే కాళిదాసు చేపలు కొని తింటున్నాడని చెప్పారంట కొంతమంది. కొంటున్నాడు అని అంటే ఎప్పుడు ఏదో ఒక ఘర్షణ పెట్టి కాళిదాసుని ఏదో ఒక రకంగా నిందింపు చేయాలి అని అక్కడ వాళ్ళందరూ ప్రయత్నాలు. సరే వచ్చాడు వెంటనే భోజుడు, పాపం ఆయన కూడా వస్తున్నాడు ఈ చేపల కొట్టు నుంచి చేపలే కొనుక్కొని వస్తున్నాడు. ఆయన ఒక వస్త్రానికి చుట్టుకున్నాడు, సంఖలో పెట్టుకున్నాడు. సరే చూశాడు ఆయన, కక్షే కింతవా అన్నాడు భోజుడు. ఏంటయ్యా మీ సంఖలో ఉన్నది? పుస్తకం. అది పుస్తకం అండి, కి మొదకం? మరి నీరు కారుతుంది పుస్తకం, తాటాకుల పుస్తకం నీరు కారదు కదా. కావ్యార్థ సారోధకం, కావ్యములో చెప్పబడినటువంటి ఆ సారం ఉంటుంది కదా, కావ్య సారమే కారుతుంది, ఇలా రసము కారుతుంది. పుచ్చహ్కిం, మరి తోకలు కనపడుతున్నాయి బయటికి, చేపల తోకలు కనపడుతున్నాయి. ఘన తాళపత్ర లిఖితం, అదేమిటిది అంటే తాటాకులు కదండి మరి రాసింది, ఇంకా నరకలా వాటిని సాప్ చేసి సరిచేయలేదు, ఇంకా అలాగే ఉన్నాయి వాటిని. ఇప్పుడు మనకు కూడా అంతే కదా, ఈనాడు కాగితాలు కూడా వాటిని అచ్చు చేసిన తర్వాత బైండ్ చేయటానికి ముందు కట్ చేస్తుంటారు అన్ని ప్రక్కల, అలా ఇంకా అవ్వలేదు, మొత్తం అంతా అవ్వలేదు, తయారు అవ్వలేదు. గంధహ్యం, వాసన వస్తుంది, చేపల వాసలు వస్తున్నాయి మరి, వాసన రాదా చేప. ఘన రామ రావణ మహాసంగ్రామ రంగోద్భవం అన్నాడు. రామరావణ యుద్ధంలో జరిగినటువంటి ఆ పీనుగులు, మరి అయితే సామాన్యం రక్తపు కొళ్ళు, కండలు, మాంసము, నరాలు, రుధిరములు ఎంత ఉబ్బిపోయినాయో అవన్నీ. ఎన్ని రోజుల యుద్ధం అది? ఆ సంగ్రామంలో నుంచి వచ్చేటటువంటిది అయ్యా మరి ఆ వాసన. కిం పుస్తకం హేకవే, ఏం పుస్తకం అయ్యా ఇంతకే అది? అంటే రాజన్ భూసుర దైవతైశ్చ పఠితం రామాయణం పుస్తకం అని వేశాడు కింద. వేస్తే చేపలు లేవు, తోకలు లేవు, మొత్తం అంతా తాటాకులు, స్వర్గలు మొత్తం కనపడుతుంది రామాయణం. ఆయన మహా యోగి కాళిదాసు అంటే సామాన్యుడా. ఆ మాత కాళికామాత ఆయన మాటలన్నీ నిజం చేయటానికి సిద్ధంగా ఉంటుంది, రామాయణం కనపడింది. అలాగే ప్రపంచమంతా కూడా ఈనాటికి శిరస్సును ధరించి పూజించేటటువంటి మహాగ్రంథము ఈ రామాయణము. మరి మన దౌర్భాగ్యం ఏంటంటే మన దేశంలో వాళ్ళు ఉంటారు ఈ రామాయణంలో అవి కల్పితాలు ఇవి కల్పితాలు అలాగూ ఇలాగూ లేనిపోని అన్ని ఈళ్ళు కల్పించేసి ఆయన పేరు మీద చెప్పటము. మరి సంస్కృతాన్ని చదివేవాడు లేడు, అంతా తెలిసినట్టేమో ప్రచారాలు, ఈ రకంగా అయిపోతూ ఉన్నది. మరి లోకము ఏం చేయగలను? మరి అదంతా కూడా ఆ కాలమల వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్దాం. ఇది ఎప్పుడవుతుందని మాత్రం ఆలోచించకండి, నేను ఎన్నోసార్లు చెప్పాను. కథదైతే ఏముంది, కట్టే కొట్టే తెచ్చే అయిపోయాయి. ఇందాక అసలు చెప్పాం కదా, ఒక విషయ సూచిక చెప్పాడు ఆయన, కథ అయిపోయింది. విషయాలను తెలుసుకుంటూ దీన్ని ఆస్వాదన చేసుకుంటూ వాల్మీకి రాసినటువంటి గొప్పది సంస్కృత భాష, దాని వ్యాఖ్యానాలతో ఉన్నటువంటి ఒక మహాకావ్యాన్ని మనం తెలుసుకుంటున్నాం. అలా తెలుసుకుంటూ ముందుకి సాగుదాం. జై శ్రీరామ్.